ఓం నమస్తే తే రుద్ర రుద్రమన్యవే మన్యవ ఉతో ఉతో తే ఉతో ఇత్యుతో తయిషవే ఇషవే నమః నమైతి నమః బాహుభ్యాముక బాహుభ్యామితి బాహుభ్యాం ఉదతే తే నమః నమైతి నమః యాతే తే రుద్ర రుద్రశివా శివా తనూ తనూరఘోరా అఘోరాపాపకాశినీ అపాపకాశినీత్యపాపకాశినీ తయానః నస్తన్వా తన్వా సంతమయా సంతమయా గిరీసంత సంతమయేతి సంతమయా గిరీసంతాభి గిరీసంతేతి గిరీసంత అభిచాకషీ చాకషీతి చాకషీ యాషుం ఇషుం గిరిసంత గిరిసంతస్తే గిరిసంతేతి గిరిసంత అస్తే జుహర్షి యుధర్షస్తవే అస్తవైత్యస్తవే శివాంగిరిత్ర గిరిత్రతాం గిరిత్రేతి గిరిత్ర తాం పూరు కురుమా మాహీంసీ హీంసీ పురుషం పురుషం జగత్ జగదితి జగత్ శివే నవచసా వచసా త్వా త్వా గిరీశా గిరిశాచ్ఛ గిరిశేతి గిరిశా అచ్చా వదామసి వదామసీతి వదామసి యథానః నస్సర్వం సర్వమితి ఇజ్జగత్ జగదయక్ష్మం అయక్ష్మాం సుమనాః సుమనా అసత్ సుమనా ఇతి సుమనాః అసదిత్యసత్ అధ్యవోచత్ అవోచదధివక్త అధివక్త ప్రథమః అధివక్తేత్యధి వక్త ప్రథమో దైవ్యాః దైవ్యోభిషక్ విషగితి విషక్ అహీగ్రశ్చ చ సర్వాన్ సర్వాన్ జంభయన్ జంభయన్ సర్వాః సర్వాశ్చ చ యాతు ధాన్యాః యాతు ధాన్యో ధరాతీ యాతు ధాన్య ఇతి యాతు ధాన్యాః అధరాతీ పరాః పరాః సువా సువేతి సువా అసౌయః యస్తామ్రః తామ్రో అరుణః అరుణ ఉత ఉత బభ్రుః బభ్రుః సుమంగళాః సుమంగళ ఇతి సుమంగళాః ఏ చ చైనం ఏనాం రుద్రాః రుద్రా అభితాః అభితో దిక్షు దిక్షు శ్రుతాః శ్రుతాః సహస్రశః సహస్రశో వా సహస్రశ ఇతి సహస్ర సహ అవైషాం ఏలాహ హేళ ఈమహే ఈమహ ఇతి ఈమహే అసవ్యః యో వసత్పతి అవసత్పతి నీలగ్రీవః అవసత్పతి ఇత్యవ సత్పతి నీలగ్రీవో విలోహితః నీలగ్రీవ ఇతి నీల గ్రీవః విలోహిత ఇతి విలోహితః కుతైనం ఏనం గోపాః గోపాదృశ్యన్ అదృశ్యన్నదృశ్యన్ అదృశ్యన్నుదహార్యాః ఉదహార్యస్సః ఉదహార్య ఇత్యుదహార్యాః స దృష్టః దృష్టో మృళయాతి మృళయాతి నః న ఇతి నః నమోహస్తో అస్తు నీలగ్రీవాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ నీలగ్రీవాయేతి నీల గ్రీవాయ సహస్రాక్షాయ నీరుషే సహస్రాక్షాయేతి సహస్ర అక్షాయ నీరుష ఇతి నీరుషే అథో యే అథో ఇత్యథో యే అస్య అస్య సత్వానః సత్వానోహం అహం తేభ్యః తేభ్యో కరం అకరం నమః నమ ఇతి నమః ప్రమంచ ముంచ ధన్వానః ధన్వానస్త్వం త్వమభయోః ఉభయోరాజ్ఞో ఆజ్ఞోజ్యామిహస్తే హస్తయుషవ యుషవ పరా పరా భగవ భగవో భగవ ఇది భగవ వపేతి వప విద్యంతనూ విద్యమిది విద్యం గణుకపర్దినా కపర్దినో విశల్య విశల్యో బాణవాన్ విశల్యైది విశల్య బాణవాన్ ఉత బాణవానికి బాణవాన్ ఉదేత్యుత అనే సన్నస్య అస్యయాషావ ఆభు ఆభురస్య అస్య నిషంగధి నిషంగధిరితి నిషంగధి పరీతే తే దంబాన దంబానో హేతి హేతిరస్మాన్ అస్మాన్ ప్రణక్తు ప్రణక్తు విశ్వతా విశ్వతయితే విశ్వతా అథోయ అథోయిత్యథో యీషుధి ఇషుధిస్తవ ఇషుధిషుధి తవారే ఆరే అస్మత్ అస్మన్ని విధేహి గృహితం తమితం జాతే హేతి హేతిర్మీషుష్టమ మీషుష్టమహస్తే మీషుస్తమేతి మీషుత్తమ హస్తే బూవ బూవ తే ధను ధనురితి ధను తయాస్మాన్ అస్మాన్ విశ్వతా విశ్వతస్వం తమయక్ష్మయా అయక్ష్మయా పరీ పరీ భుజ భుజేతి భుజ అవతత్యధనో అవతత్తేత్యవతత్యధనుష్వం త్వాం సహస్రాక్ష సహస్రాక్షసతే షుధే సహస్రాక్షేతి సహస్ర అక్ష సతే షుధైతి శత ఇషుధే శీయర్యా కళ్యాణ శీయర్యతి శీయర్య కళ్యాణ ముఖా ముఖా శివ శివోనా నుమనా సుమనా భవ సుమనా ఇతి సుమనా భవేతి భవ నమస్తే ఆయుధాయ ఆయుధాయ నాతాయ అనాతాయ విష్ణవే విష్ణవ ఇతి విష్ణవే ఉభాభ్యాముత ఉదతే తే నమ నమో బాహుభ్యాం బాహుభ్యాం తవ బాహుభ్యామితి బాహుభ్యాం తవ ధన్వనే ధన్వనైతి ధన్వనే మానా నో మహాంతం మహాంతముత ఉతమా మానా నో అర్భకం అర్భకం మా మానా నుక్షంతం ఉక్షంతముత ఉతమా మానా నుక్షితం ఉక్షితమిత్యుక్షితం మానా నో వధీ వధీ పితరం పితరం మా మోత ఉత మాతరం మాతరం మా మానా నప్రియా ప్రియాస్తన్వా తన్వో రుద్ర రుద్రరీరిషరిషిరిష తోకేతనాయే తనాయ ఆయుషి ఆయుషి గోషు గోష్వస్వేషు అశ్వేషు రీరిషిరిషిరిష వీరాన్ రుద్ర రుద్రభామినా భామినో వధీ వధీర్హవిష్మంత హవిష్మంత సదం సదమిత్ సదమివామహే హవామహ ఇది హవామహే హిరణ్యబాహవే నాన్యే హిరణ్యబాహవ ఇది హిరణ్య బాహవే సేనాన్యే దిశాం సేనాన్యతి సేనా దిశాంచ చ పతయే పతయే నమః నమో నమః నమో వృక్షేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్యః హరికేశేభ్యః పశూనాం హరికేశేభ్యైతి హరికేశేభ్యః పశూనాగ్నే షష్ఠిం జాయ అష్టుంజరాజీమతేషీమతే పథీనా ద్విషీమత ఇది ద్విషి మతే పథీనాహరికేషాయ హరికేషాయోపవీతినే హరికేషాయేతి హరికేషాయ ఉపవీతినే పుష్టానాహం ఉపవీతిన ఇత్యోపర వీతినే పుష్టానాహం బభృషాయ బభృషాయాధినే కావ్యాధినేన్నాహానాం కావ్యాధిన ఇత్యాహ వ్యాధినే అన్నానాం భవస్య హేత్రి హేత్రి జగతాం జగతాగ్ఞ రుద్రాయ రుద్రాయ ఆతతాయినే ఆతతాయినే క్షేత్రానాం ఆతతాయిన ఇత్యాహతత అయినే క్షేత్రానాగ్ఞ సూతాయ సూతాయ అహంతి అహంతి వనానాం వనానాగ్నే రోహీతాయ రోహీతాయ స్థపతయే స్థపతయే వృక్షాణాం వృక్షాణాం భువంతయే భువంతయే వారివస్కృతాయ వారివస్కృతాయౌషధీనాం వారివస్కృతాయేతి వారివః కృతాయ ఓషధీనాం మంత్రిణే మంత్రిణే వాణిజాయ వాణిజాయ కక్షాణాం కక్షాణముచ్చైర్ఘోషాయ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే ఉచ్చైర్ఘోషాయేత్యుచ్చైః ఘోషాయ ఆక్రందయతే వత్తీనాం ఆక్రందయత ఇత్యాహ క్రందయతే పత్తీనాం కృత్స్నాయతాయ కృత్స్నాయతాయ ధావతే కృత్స్నాయతాయేతి కృష్ణ ఆయతాయ ధావతే సత్వానాం సత్వానాగ్నే సహమానాయ సహమానాయ నిమ్యాధినే నిమ్యాధిన ఆవ్యాధినీనాం నిమ్యాధిన ఇతీని వ్యాధినే ఆవ్యాధినీనాం ప్రభుభాయ ఆవ్యాధినీనామిత్యాహ వ్యాధినీనాం ప్రభుభాయ నిషంగినే నిషంగినే స్తేనానాం స్తేనానాం నిచేరవే నిచేరవే పరిచరాయ నిచేరవరితీని చేరవే పరిచరాయారణ్యానాం పరిచరాయేతి పరిచరాయ అరణ్యానాం వంచతే వంచతే పరివంచతే పరివంచతే స్థాయూనాం పరివంచత ఇతి పరివంచతే స్థాయూనాం నిషంగినే నిషంగిన ఇషుధిమతే ఇషుధిమతే తస్కరాణాం ఇషుధిమత ఇతి ఇషుధి మతే తస్కరాణాగ్నిశ్రికాయుభ్యః శ్రికాయుభ్యో జిగాగ్నిసభ్యః శ్రికాయుభ్యైతి శ్రికాయిభ్యః జిగాగ్నిసభ్యోమిష్ణతాం ఇహాగ్నిసద్భ్యైతి జిగాగ్నిసద్భ్యః ఉష్ణతామసిమద్భ్యః అసిమద్భ్యో నక్తం అసిమద్భ్యైత్యసిమద్భ్యః నక్తం చలద్భ్యః చలద్భ్యో వికృంతానాం చరద్భైతి చరద్భ్యః వికృంతానామితి వికృంతానాం ఉష్ణీషిణే గిరిచరాయ గిరిచరాయ కులుంచానాం గిరిచరాయేతి గిరిచరాయ కులుంచానామద్భ్యాః యుషుమద్భ్యోదం వాయుభ్యాః యుషుమద్భైతి యుషుమద్భ్యాః ధన్వాయుభ్యశ్చ ధన్వాయుభ్యైతి ధన్వాయిభ్యాః శవః వ ఆతన్వానేభ్యాః ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యః ఆతన్వానేభ్యైత్యా తన్వానేభ్యాః ప్రతిదధానేభ్య ఆయచ్చద్భ్యః ప్రతిదధానేభ్యైతి ప్రతిదధానేభ్యః ఆయచ్చద్భ్యోస్యభ్యః ఆయచ్చద్భ్యైత్యాయచ్చద్భ్యః అస్యద్భ్యో విసృజద్భ్యాః అస్యద్భ్యైత్యస్యద్భ్యః విసృజద్భ్యో విద్యద్భ్యః విసృజద్భ్యైతి విసృజద్భ్యాః విద్యద్భ్యస్వపద్భ్యాః విద్యద్భ్యైతి విద్యద్భ్యాః స్వపద్భ్యో జాగ్రద్భ్యః స్వపద్భ్యైతి స్వపద్భ్యాః జాగ్రద్భ్యశయానేభ్యః జాగ్రద్భ్యైతి జాగ్రద్భ్యః ఆశయానేభ్య ఆసీనేభ్య ఆసీనేభ్యష్టద్భ్య తిష్టద్వద్భ్యవద్భ్య సభాభ్యవద్భ్యవద్భ్య సభాపతిభ్య సభాపతిభ్యోశ్వేభ్య సభాపతిభ్యై సభాపతిభ్య అశ్వేభ్యోస్వాపతిభ్య అశ్వాపతిభ్య ఆవ్యాధినీభ్య అశ్వాపతిభ్యైత్యశ్వాపతిభ్య ఆవ్యాధినీభ్యో వివిధ్యంతేభ్య ఆవ్యాధినీభ్యైత్యా వ్యాధినీభ్య వివిధ్యంతేభ్య ఉగణనాభ్య వివిధ్యంతేభ్యైతేవి విద్యంతేభ్య ఉగణనాభ్యస్త్రేంహదేభ్యేంహదేభ్యో గణేభ్య గణేభ్యో గణపాదిభ్య గణపాదిభ్యో వ్రాతేభ్య గణపాదిభ్యై గణపాదిభ్య రాతేభ్యో వ్రాతపతిభ్య ప్రాతపతిభ్యో గృత్సేభ్య రాతపతిభ్యై వ్రాతపతిభ్య గృత్సేభ్యో గృత్సపతిభ్య గృత్సపతిభ్యో విరోగేభ్య గృత్సపతిభ్యై గృత్సపతిభ్య తిరోవేభ్యో విశ్వరోవేభ్య తిరోవేభ్యై విరోవేభ్య విశ్వరోవేభ్య సేనాభ్య విశ్వరోవేభ్యై విశ్వరోవేభ్య సేనాభ్య సేనానిభ్య సేనానిభ్యో రథిభ్య సేనానిభ్యై సేనానిభ్య రథిభ్యో అరథేభ్య రథిభ్యై రథిభ్య అరతేభ్య క్షత్రిభ్య క్షత్రిభ్య సంగ్రహీతృభ్య క్షత్రిభ్యై క్షత్రిభ్య సంగ్రహీతృభ్యో మహద్భ్య సంగ్రహీతృభ్యై సంగ్రహీతృభ్య మహద్భ్యో అర్భకేభ్య మహద్భ్యై మహద్భ్య అర్భకేభ్యైత్యర్భకేభ్య తక్షభ్యోరథకారేభ్య తక్షభ్యై తక్షభ్యథకారేభ్య కులాలేభ్య రథకారేభ్యై రసకారేభ్య కులాలేభ్య కర్మారేభ్య కర్మారేభ్యో నిషాదేభ్య నిషాదేభ్య కుంజిష్టేభ్య నిషాదేభ్యైని సాదేభ్య కుంజిష్టేభ్య శనిభ్య శనిభ్యో మృగయుభ్య శనిభ్యైతి శనిభ్య మృగయుభ్య స్వభ్య మృగయుభ్యైతి మృగయుభ్య స్వభ్య స్వపాదిభ్య స్వభ్యైతి స్వాభ్యాహ స్వపాదిభ్యో భవాజ స్వపాదిభ్యైతి స్వపాదిభ్య భవాజ రుద్రాయ రుద్రాయ సర్వాయ సర్వాయ పశుపతాయే పశుపతాయే నీలగ్రీవాయ పశుపతాయైతి పశుపతాయే నీలగ్రీవాయ శ్రీకంఠాయ నీలగ్రీవాయేతి నీల గ్రీవాయ శ్రీకంఠాయ కపర్దినే శ్రీకంఠాయేతి శ్రీకంఠాయ కపర్దినే వ్యుక్తకేశాయ యుక్తకేశాయ సహస్రాక్షాయ యుక్తకేశాయేతి వ్యుక్తకేశాయ సహస్రాక్షాయ శతధన్వనే సహస్రాక్షాయేతి సహస్రాక్షాయ శతధన్వనే గిరిశయాయ శతధన్వన ఇది శతధన్వనే గిరిశయాయ శిపివిష్టాయ గిరిశయాయేతి గిరిశయాయ శిపివిష్టాయ నీలుష్టమాయ శిపివిష్టాయేతి శిపివిష్టాయ నీలుష్టమాయేషు మతే మేఘస్తమాయేతి మీలు మాయ ఇషుమతే హ్రస్వాయ ఇషుమత ఇషు మతే హ్రస్వాయ వామనాయ వామనాయ బృహతే బృహతే వర్షీయసే వర్షీయసే వృద్ధాయ వృద్ధాయ సవృధే సవృధే అగ్ర్యాయ సవృధై సవృధే అగ్ర్యాయ ప్రథమాయ ప్రథమాయాశవే ఆశవే జిరాయ అజిరాయ శీభ్యాయ శీభ్యాయ శీభ్యాయ శీభ్యాయోర్ణ్యాయ ఊర్ణ్యాయ అవసాన్యాయ అవస్వన్యాయనాదేయాయ అవస్వన్యాయేత్యాగ సన్యాయ నాదేయాయ ద్వీప్యాయ ద్వీప్యాయేతి ద్వీప్యాయ జ్యేష్ఠాయ కనిష్టాయ కనిష్టాయ పూర్వజాయ పూర్వజాయ అపరజాయ పూర్వజాయేతి పూర్వజాయ అపరజాయ మధ్యమాయ అపరజాయేత్యపరజాయ మధ్యమాయ అపగల్భాయ అపగల్భాయ జఘన్యాయ అపగల్భాయేత్యపగల్భాయ జఘన్యాయ బుధ్న్యాయ బుధ్న్యాయ సోభ్యాయ సోభ్యాయ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ యామ్యాయ ప్రతిసర్యాయేతి ప్రతిసర్యాయ యామ్యాయ క్షేమ్యాయ క్షేమ్యాయ శ్లోక్యాయ శ్లోక్యాయవసాన్యాయ అవసాన్యాయోర్వర్యాయ అవసాన్యాయేత్యగ సాన్యాయ ఉర్వర్యాయ కళ్యాయ కళ్యాయ వన్యాయ వన్యాయ కక్ష్యాయ కక్ష్యాయ శ్రవాయ శ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ ఆషుషేణాయ ప్రతిశ్రవాయేతి ప్రతిశ్రవాయ ఆషుషేణాయాశురథాయ ఆశుసేనాయేత్యాశుసేనాయ ఆశురథాయ శూరాయ ఆశురథాయేత్యాశురథాయ శూరాయవభేదినే అవభేదినే బిల్మినే అవభేదిన ఇత్యవ భేదినే బిల్మినే కవచినే కవచినే వర్మినే వర్మినే వరుథినే వరుథినే శ్రుతాయ శ్రుతాయ శ్రుతసేనాయ శ్రుతసేనాయ ఇందుభ్యాయ శ్రుతసేనాయేతి శ్రుతసేనాయ ఇందుభ్యాయ హనన్యాయ ఆహనన్యాయ ధిష్ణవే ఆహనన్యాయేత్యా హనన్యాయ ధిష్ణవే ప్రమృషాయ ప్రమృషాయ నిషంగినే ప్రమృషాయేతి ప్రమృషాయ నిషంగిన ఇషుధిమతే ఇషుధిమతే తీక్ష్ణేషవే ఇషుధిమత ఇది శృతిమతే తీక్ష్ణేషవాయుధినే తీక్ష్ణేషవైతి తీక్ష్ణ ఈషవే ఆయుధినే స్వాయుధాయ సాయుధాయ సుధన్వనే స్వాయుధాయేతిషు ఆయుధాయ సుధన్వన ఇది సుధన్వనే శ్రుత్యాయ పథ్యాయ పథ్యాయ కాట్యాయ కాట్యాయ నీప్యాయ నీప్యాయ కుల్యాయ కుల్యాయ సరస్యాయ సరస్యాయ నాదేయాయ నాదేయాయ వైసంతాయ వైసంతాయ కూప్యాయ కూప్యాయ వట్యాయ అవట్యాయేధ్యాయ ఈధ్యాయ తప్యాయ ఆతప్యాయ మేఘ్యాయ ఆతప్యాయేత్యా తప్యాయ మేఘ్యాయ విద్యుత్యాయ విద్యుత్యాయ వర్ష్యాయ విద్యుత్యాయేతి విద్యాయ వశ్యాయ వశ్యాయ అవశ్యాయ వాత్యాయ వాత్యాయ రేష్మ్యాయ రేష్మ్యాయ వాస్తవ్యాయ వాస్తవ్యాయ వాస్తుపాయ వాస్తుపాయ సోమాయ వాస్తుపాయేతి వాస్తుపాయ సోమాయ రుద్రాయ రుద్రాయ తామ్రాయ తామ్రాయ అరుణాయ అరుణాయ సంగవే సంగవే పశుపతాయే సంగవైతి సంగవే పశుపతాయ ఉగ్రాయ పశుపతాయేతి పశుపతాయే ఉగ్రాయ భీమాయ భీమాయ అగ్రేవధాయ అగ్రేవధాయ దూరేవధాయ అగ్రేవధాయేత్యగ్రేవధాయ దూరేవధాయ హంత్రే దూరేవధాయేతి దూరేవధాయ హంత్రే హనీయసే హనీయసే వృక్షేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్యః హరికేశేభ్యస్తారాయ హరికేశేభ్యైతి హరికేశేభ్యః తారాయ సంభవే సంభవే మయోభవే శంభవ ఇతి సంభవే మయో భవే శంకరాయ మయో భవ ఇతి మయ భవే శంకరాయ మయస్కరాయ శంకరాయేతి సంకరాయ మయస్కరాయ శివాయ మయఃకరాయేతి మయః కరాయ శివాయ శివతారాయ శివతారాయేతి శివతారాయ వార్యాయ వార్యాయ అవార్యాయ ప్రతరణాయ ప్రతరణాయోత్తరణాయ ప్రతరణాయేతి ప్రతరణాయ ఉత్తరణాయ తీర్థ్యాయ ఉత్తరణాయేత్యుత్తరణాయ తీర్థ్యాయ కూల్యాయ కూల్యాయ షష్ట్యాయ షష్ట్యాయ ఫేన్యాయ ఫేన్యాయ సిగత్యాయ సిగత్యాయ ప్రవాహ్యాయ ప్రవాహ్యాయ కీం శిలాయ ప్రవాహ్యాయేతి ప్రవాహ్యాయ కీం శిలాయ క్షయనాయ క్షయనాయ కపద్దినే కపద్దినే పులస్తినే పురస్తిన ఇరిణ్యాయ ఇరిణ్యాయ ప్రపథ్యాయ ప్రపథ్యాయ వృజ్యాయ ప్రపథ్యాయేతి ప్రపథ్యాయ వృజ్యాయ గోష్ఠ్యాయ గోష్ఠ్యాయ కల్ప్యాయ గోష్ఠ్యాయేతి గోష్ఠ్యాయ కల్ప్యాయ గేహ్యాయ గేహ్యాయ హృద్యాయ హృద్యాయ నివేష్ట్యాయ నివేష్ట్యాయ కాట్యాయ నివేష్ట్యాయేతి నివేష్ట్యాయ కాట్యాయ గహ్వరేష్ఠాయ గహ్వరేష్ఠాయ శుష్ట్యాయ గహ్వరేష్ఠాయేతి గహ్వరేష్ఠాయ శుష్ట్యాయ హరిత్యాయ హరిత్యాయ పాగ్నేయసంవ్యాయ పాగ్నేయసంవ్యాయ రజస్యాయ రజస్యాయ లోప్యాయ లోప్యాయోలప్యాయ ఉలప్యాయోర్వ్యాయ ఊర్వ్యాయ సూర్వ్యాయ సూర్వ్యాయ వర్ణాయ సూర్యాయేతి సూర్వ్యాయ వర్ణాయ పన్నశదాయ పన్నశదాయోద్గురమానాయ పన్నశదాయేతి పన్న సదాయ ఉద్గురమానాయాభిఘ్నతే ఉద్గురమానాయేత్యోతే గురమానాయ అభిఘ్నత ఆఖిదతే అభిఘ్నత ఇత్యభిఘ్నతే ఆఖిదతే ప్రఖిదతే ఆఖిదత ఇత్యాఖిదతే ప్రఖిదత ఈషు వృద్ధ్యాః ప్రఖిదత ఇతి ప్రఖిదతే ఇషువృద్భ్యో ధనుష్కృద్భ్యాః ఇషువృద్ధ ఇతి ఈషుకృతిభ్యా ఘనష్కృద్భ్యశ్చ ఘనకృద్భ్యైతి ఘనకృతిభ్యః చపః వక్కిలికేభ్యః ఇలికేభ్యో దేవానాం దేవానాగ్నేహృదయేభ్యః హృదయేభ్యో విచిన్వత్కేభ్యః విచిన్వత్కేభ్యో విక్షిణత్కేభ్యః విచిన్వత్కేభ్యైతి విచిన్వత్కేభ్యః విక్షిణత్కేభ్యానిర్హతేభ్యః విక్షిణత్కేభ్యైతేవి క్షిణత్కేభ్యః ఆనిర్హతేభ్యైత్యాహి హతేభ్యః వ్యాపే అందసః అందసస్వతే పతే దరిద్ర దరిద్రనీలలోహిత నీలలోహితేతి నీలలోహిత మాసాం ప్రజానాం ప్రజానామేషాం ప్రజానామితి ప్రజానాం ఏషాం పశూనాం పశూనాం మా భేః భేర్మో మో రోకి మో ఇతి మో రోమో మో చ మో ఇతి మో చనః నఃకిం కించన చనామమతే ఆమోదిత్యామమతే ఇమా రుద్రాయ రుద్రాయ తవసే తవసే కపద్దినే కపద్దినే క్షయద్వీరాయ క్షయద్వీరాయ ప్రా క్షయద్వీరాయేతి క్షయద్ వీరాయ ప్రభారామహే భరామహే మతీ మతీరితి మతీ యథాశం శమసద్ అసద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇతి ద్విపదే చతుష్పదే విశ్వం చతుఃపద ఇతి చతుః పదే విశ్వం పుష్టం పుష్టం గ్రామే గ్రామే అస్మిన్ అస్మిన్న నాతురం అనాతురమిత్యనాతురం యాదే తే రుద్ర రుద్ర శివా శివా తనూః తనూః శివా శివా విశ్వాహ విశ్వాహ భేషజీ భేషజీతి భేషజీ శివర్తస్య రుద్రస్య భేషజీ భేషజీతయా తయా నః నో మృళ మృళజీవసే జీవస ఇతి జీవసే పరిణః నో హేతిః హేతి రుద్రస్య రుద్రస్య విద్యాత్ విద్యాత్పరి పరిత్వేషస్య ఏషస్య దుర్మతిః దుర్మతిర్మహి దుర్మతిరితి దుర్మతిః మహీ గాత్ గాదితి గాత్ అవస్థిరా స్థిరా మఘవద్భ్యః మఘవద్భ్యస్తనుష్వ మఘవద్భ్యజితే మఘవద్భ్యః ధనుష్వమేధ్వాః మేధ్వస్తోకాయ తోకాయ తనయాయ తనయాయ మృళా మృళేతి మృళా మేలుష్టమ శివతమ మేలుష్టమేతి మేలుః తమ శివతమ శివ శివతమేతి శివ తమ శివోనాః నస్తుమనాః సుమనాః భవ సుమనామితి సుమనాః భవేతి భవ రమే వృక్షే వృక్ష ఆయుధం ఆయుధం నిధాయ నిధాయ కృత్యం నిధాయేతి నిధాయ కృత్యం వసానః వసానాచర ఆచర చర పినాకం పినాకం బిభ్రద్ బిభ్రదాగహి ఆగహి గహీతి గహి వికీరిద్ర విలోహిత వికీరిద్రేతి వికీరిద్ర విలోహిత నమః విలోహితేతి విలోహిత నమస్తే తే అస్తు అస్తు భగవః భగవ ఇతి భగవః యాతే తే సహస్రం సహస్రాం హేతయః హేతయోన్యం అన్యమస్మద్ అస్మన్ని నివాపంతు భవంతు తాః తాయితి తాః సహస్రాణి సహస్రశః సహస్రశో బాహ్వోః సహస్రశైతి సహస్ర సహ బాహ్వోస్తవ తవ హేతయః హేతయైతి హేతయః తాశామీశానః ఈశానో భగవః భగవత్పరాచీనాః భగవ ఇతి భగవః పరాచీనా ముఖా ముఖా కృధి కృధీతి కృధి అసంఖ్యాత సహస్రాణి అసంఖ్యాతేత్యసం ఖ్యాత సహస్రాణి యే రుద్రాః రుద్రా అధి అధిభూమ్యాం భూమ్యామితి భూమ్యాం తేషాగ్నే సహస్రయోజనే సహస్రయోజనే వా సహస్రయోజనమితి సహస్రయోజనే అవధన్వామి ధన్వామి తన్మసి తన్మసీతి తన్మసి అస్మిన్మహతి మహత్యాన్నవే అన్నవేంతరిక్షే అంతరిక్షే భవాః భవా అధి అధీత్యధి నీలగ్రీవాశ్చితికంఠాః నీలగ్రీవా ఇతి నీల గ్రీవాః శితికంఠా దివం శితికంఠా ఇతి శితికంఠాః దివాం రుద్రాః రుద్రా ఉపశ్రుతాః ఉపశ్రుతా ఇత్యుపశ్రుతాః శర్వా అధః అధక్షమాచరాః క్షమాచరా ఇతి క్షమాచరాః వృక్షేషు షష్మింజరాః షష్మింజరా నీలగ్రీవాః నీలగ్రీవా విలోహితాః నీలగ్రీవా ఇతి నీల గ్రీవాః విలోహితా ఇతి విలోహితాః భూతానామధిపతయః అధిపతయో విశిఖాసాః అధిపతయ ఇత్యధిపతయః విశిఖాసః కవర్దినాః విశిఖాస ఇతి విశిఖాసాః కపర్దిన ఇతి కపర్దినాః పథాం పతిరక్షిణాః పతిరక్షిణ ఐలవృదాః పతిరక్షిణ ఇతి పతిరక్షిణాః ఐలవృదాః ఆయుర్విధాః ఆయుర్యుధ ఇత్యాయుః యుధాః తీర్థాని ప్రచరంతి ప్రచరంతి సుఖాహస్తాః ప్రచరంతీతి ప్రాచరంతి శృకాహస్తాని షంగినా శృకాహస్తా ఇతి శృకాహస్తా విషంగిన ఇతి విషంగినా అరణ్యేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు వివిధ్యంతీతి వివిధ్యంతి పాత్రేషు విపాద విపాదో జనాన్ జనాని జనాన్ ఏతావంతశ్చ చ భూయాగ్నిస భూయాగ్నిసశ్చ చ దిశాః దిశో రుద్రాః రుద్రావీతస్థిరే వితస్థిర ఇతి వితస్థిరే నమోస్తు అస్తు రుద్రేభ్యః రుద్రేభ్యో యే దివి దివి యేషాం యేషాం పరిషం పరిషమిషావః ఇషావస్తేభ్యః తేభ్యో దశ దశ ప్రాచీః ప్రాచీయద్దక్షిణా దక్షిణా ప్రతీచీః ప్రతీచీరుదీచీః ఉదీచీరూర్ధ్వాః భూవర్ధ్వా అంతరిక్షే అంతరిక్షే వాతాః వాతః పృథివ్యాం పృథివ్యామన్నం అన్నమిత్యన్నం ఓ పర్వతే పర్వతే శిశ్రియాణిశ్రియాణమ్య అద్భవోషదీభ్య అద్వైత్యతేభ్యోషదీభ్యో వనస్పతిభ్య వనస్పతిభ్యో అధి వనస్పతిభ్యైతి వనస్పతిభ్య అధి సంభ్రేతం సంభ్రేతం పయాః సంభ్రేతమితి సంభ్రేతం పయైతి పయాః తాన్నాః న ఇషం ఇషమోర్జం ఓర్జం దత్త దత్తమరుతః మృత సాంద్రాణాః సాంద్రాణా అస్మన్ సాంద్రాణా ఇతి సంప్రాణాః అస్మద్గస్తే క్షుత్ క్షున్మయీ మయీ తే తర్వూర్క్ ఊర్జం యం ద్విష్మః ద్విష్మస్తం తంతే తే శుక్ సుగచ్చతు తచ్చత్మిగచ్చతు ఇమామే మే అగ్నే అగ్న ఇష్టాకాః ఇష్టాకా దేనవాః దేనవః సంతు సంతేకా ఏకా చ దశ దశ శతం శతాం సహస్రం సహస్రమయుతం అయుతం నియుతం నియుతమద్భుతం నియుతమితి నియుతం అద్భుతం న్యద్భుతం న్యద్భుతాం సముద్ర న్యద్భుతమితి ని అద్భుతం సముద్రో మధ్యం మధ్యమంతః అంతః పరార్ధః పరార్ధయేతాః పరార్ధైతి పరా అర్ధః ఏతామే మే అగ్నే అగ్న ఇష్టాకాః ఇష్టాకా ధేనవాః ధేనవః సంతు సంత్వముత్ర అముత్రముష్మిన్ అముష్మిన్ లోకే లోకర్తవాః ఋతవస్థ సకృతామృతాః ఋతామృతృతుష్ఠాః ఋతమృత ఇత్యేత మృతాః ఋతుష్ఠాస్థ ఋతుష్ఠా ఇత్యేతు స్థాః సకృతామృతాః ఋతామృతో ఘతశ్చ్యుతాః ఋతమృత ఇత్యేత మృతాః ఘతశ్చ్యుతో మధుశ్చ్యుతాః ఘతశ్చ్యుత ఇతి ఘతశ్చ్యుతాః మధుశ్చ్యుతో విరాజాః మధుశ్చ్యుత ఇతి మధుశ్చ్యుతాః విరాజో నామ విరాజ ఇతి విరాజాః నామ కామదుఘాః కామదుఘా అక్షీయమానాః కామదుఘా ఇతి కామదుఘాః అక్షీయమానా ఇత్యక్షీయమానాః సముద్రస్య త్వా తావకయా అవకయాగ్నే అగ్నే పరి పరిం యయామసి యయామసి చుం యయామసి పాపకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భావ భవేతి భవ కిమస్య యరాయునాగ్నే అగ్నే పరీ పరియజామసి పాపకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భావ భవేతి భవ ఉపజ్మన్ జ్మన్నుప ఉపవేతసే వేతసేవ అవతర తరణదీషు నదీష్వా ఏత్యా అగ్నే పిత్తం పిత్తమపాం అపామసి అసి మండోగి మండోగి తాభి తాభిరాగహి ఆగహి నహి సా సేవం ఇమన్నాహ నో యజ్ఞం యజ్ఞం పావకవన్నం పావకవన్నాం శివం పావకవన్నమితి పావకవన్నం శివం కృధి కృధీతి కృధి అపామిదం ఇదం యజనం యజనాం సముద్రస్య యజనమితి అయనం సముద్రస్య నివేశనం నివేశనమితి వేశనం అన్యాగ్యస్తే ఏ అస్మదే అస్మత్తపంతు తపంతు హేతయా హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భావ భవేతి భవ అగ్నే పావక పావక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవ దేవ జిహ్వయా జిహ్వయేతి జిహ్వయా ఆ దేవాన్ దేవాన్వక్షి వక్షి యక్షి యక్షి చ చేతి చ సమాహ న పావక పావకరీదివ దీదివోగ్నే దీదివైతి దీది వహ అగ్నే దేవాన్ దేవా ఇహావాహ ఆవాహ భయేదేవ ఉపయజ్ఞం యజ్ఞాం హవి హవిశ్చ చ నః నహితేనః పావకయాయః యశ్చితయంత్యా చితయంత్యా కృపా కృపా క్షామం క్షామం రుచే రుచ ఉషసాః ఉషసో న భానునాః భానునేతి భానునాః దూర్వన్న యామన్ యామన్నేతశస్య ఏతశస్య నూరణే ఆయః ఆయః యోఘణే ఘణేన నతృషానః తృషానో అజరాః అజర ఇత్యజరాః నమస్తే తే హరాసే హరాసే శోచిషే శోచిషే నమః నమస్తే తే అస్తు అస్త్వర్చిషే అర్చిష ఇత్యర్చిషే అన్యాగ్రస్తే తే అస్మత్ అస్మత్తాపంతు తపంతు హేతయాః హేతయః పావకః పావకో అస్మభ్యం అస్మభ్యాం శివః శివో భావ భవేతి భవ విషదేవేక్ విషదైతి విషదే వేలప్సుషదే అప్సుషదే బలిభిషదే అప్సుషదైత్యప్సు సదే బలిషదే వనసదే బలిషద ఇతి బలిః సదే వనసదే స్వర్విరే వనసదైతి వన సదే స్వర్విరే స్వర్విరైతి స్వః విరే ఏ దేవాః దేవా దేవానాం దేవానాని యజ్ఞియాః యజ్ఞియా యజ్ఞియానాం యజ్ఞియానాగ్నే సంవత్సరీణం సంవత్సరీణముప ఉపభాగం భాగమాసరే ఆసరత ఇత్యాసరతే అహుతాదో హవిషాః అహుతాద ఇత్యాహుత అదాః హవిషో యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్ స్వయం స్వయం పీవంతు పిబంతు మధూనః మధూనో ఘృతస్య ఘృతస్యేతి ఘృతస్య యే దేవాః దేవా దేవేషు దేవేష్వధి అధి దేవత్వం దేవత్వమాయం దేవత్వమితి దేవత్వం ఆయం యే బ్రహ్మణః బ్రహ్మణః పురయేతారాః పురయేతారో అస్య పురయేతార ఇతి పురః ఏకారాహ అస్యేత్యస్య ఏభ్యో న కృతే కృతే పవతే పవతే ధామ ధామ కిం కించన జనన నే దివ దివో నృథివ్యా పృథివ్యా అధి అధిషు సృష్టి సృషు ప్రాణద అపానదా ప్రాణదా ఇది ప్రాణ గా అపానదావ్యానదా అపానదా ఇత్యపాన గా వ్యానదావచ్చోదా వ్యానదా ఇది వ్యాన గా వచ్చోదావరిబోదా వచ్చోదా ఇది వక్ష దా పరిబోదా ఇది వరివ దా అన్యాభ్యస్తే హే అస్మత్ అస్మత్తపంతు తమంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యాం శివ శివో భవ భవేతి భవా.